69 బ్రహ్మకు పరిణామం లేదు. అదేమిటండి? బంగారం ముద్దలోంచి ఆభరణాలు వచ్చినట్టుగా పరబ్రహ్మలోంచి జగత్తంతా వచ్చింది అని దృష్టాంతం చెప్పవచ్చుగదా అంటావేమో. నీలాగా ఆలోచించిన కొంతమంది పరిశీలకులు ఆ వేదంలో కూడా ఏకేన మృత్పిండేన విజ్ఞాతేన సర్వం మృణ్మయం విజ్ఞాతం సాత్ ఛాందోగ్యం అని ఉంది. అంటే ఒక మట్టిముద్ద తెలిస్తే దానిలోంచి వచ్చే కుండలన్నీ తెలిసినట్లేగదా అని వేదంలో ఉంది. ఆభరణాలకి బంగారం ఎలాగో అలాగే ఈ ప్రపంచానికి పరబ్రహ్మ ఉపాదాన కారణమవుతుంది అని వర్ణించారు. కాని వారు మరచిపోయిన విషయం ఏమంటే, వేదంలో అనేక చోట్ల బ్రహ్మ దేనికీ కారణం కాదని, అది దేనికీ కార్యం కూడా కాదని, ఏకమేవా ద్వితీయం అని, అది ఒకే ఒక వస్తువని ఉంది. అలాగే స్మృతులలో కూడా ఆ బ్రహ్మ అవికార్యము అని ఉంది. బంగారుముద్ద వికారం పొంది ఆభరణం అయినట్లుగా పరబ్రహ్మ వికారం పొంది జగత్తుగా రూపొందిందని మీరు చెప్పేటట్లయితే, బ్రహ్మ దేనికీ కారణము కాదు, దేనికీ కార్యము కాదు అనే వేదవాక్యాలతో విరోధం వస్తుంది. అలాంటి వేదవాక్యాలు వందల కొద్దీ ఉన్నాయి. అందుచేత బ్రహ్మకు పరిణామం ఉందని చెప్పడానికి వీలులేదు. ఒకవేళ గట్టిగా పట్టుబట్టి బ్రహ్మకు పరిణామం ఉందని అంగీకరించినా మరో చిక్కు వచ్చిపడుతుంది. బంగారు ముద్దలోంచి బంగారు ఆభరణాలే వస్తాయిగాని కుండ పెంకులు రమ్మంటే రావు. పరబ్రహ్మేమో శుద్ధ చైతన్య పదార్థం. ఒకవేళ దానికి పరిణామం ఉన్నా దానిలోనుంచి వివిధ రూపాలు గల చైతన్య పదార్థాలు రాగలవేగాని జడపదార్థాలు ఎక్కడుంచి వచ్చినట్లు ఈ చిక్కులు తప్పించుకునేందుకు మార్గం లేదు. కనుక ఎన్ని విధాలుగా కుస్తీ పట్టినా పరబ్రహ్మకు పరిణామం ఉందని చెప్పడం కుదరదు. కనుక బంగారము ఆభరణాలు అనే దృష్టాంతంతో పరబ్రహ్మను గురించి వివరించడం సాధ్యం కాదు. మరి వేదంలో మట్టిముద్దను బంగారుముద్దను పరబ్రహ్మకు దృష్టాంతంగా ఇచ్చారు గదండి అంటావేమో. చెప్పేదే అపమానానికి అపమేయానికి సర్వాత్మన నూటికి నూరు పాళ్ళు పోలిక కుదరటం సాధ్యం కాదు. కనుక బ్రహ్మకు పరిణామిత్వం లేకపోయినా జగన్మూలత్వం అనే సామ్యం ఉంది గనుక వేదం ఆ దృష్టాంతాలను చెప్పింది. రామ, నీకు మరో ఉదాహరణ కూడా చెబుతాను. మిలమిలా మెరుస్తున్న మణిని చూసి ఆహా ఇది దీపంలాగా ఉందోయ్ అన్నామనుకోండి, అప్పుడు ఆ మణికి అడుగున నూనె ఉందని అర్థమా? కాదుగదా. అలాగే పరబ్రహ్మకు సువర్ణానికి పోలిక చెప్పినంత మాత్రాన పరబ్రహ్మకు పరిణామత్వం ఉందని పట్టుబట్టకూడదు. అలాంటి పట్టుదలను అపవిత్రైర్వికల్పితయః 3.v.pr.18 68 పాపిష్ఠి ఓహలు అంటారు.